24. సమాధి ప్రధాన వ్యవహార ప్రధాన ధ్యానము. శ్రీరాముడు, గురుదేవ, మీరిందాక ఉద్దాలక మహర్షిగారి జీవన్ముక్త స్థితిని గురించి మాట్లాడుతూ మేము కూడా అటువంటి వాళ్లమే అన్నారు. ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇద్దరు జ్ఞానులున్నారు. ఒకాయన ఎప్పుడూ సమాధిలోనే ఉంటాడు, బయటికి రానే రాడు. రెండో ఆయన ఉన్నాడు. ఆయన కూడా జ్ఞానే, కాని ఎప్పుడు సమాధిలోకి పోనే పోడు. ఎప్పుడు చూసినా వ్యవహారాల్లోనే ఉంటాడు. ఈ జ్ఞానులిద్దరిలోనూ ఎవరు ప్రశస్తుడు? వశిష్ఠమహర్షి ఈ ప్రశ్నకు చాలా విస్తారమైన సమాధానం చెప్పాడు. 56వ సర్గంతా దీనికి సమాధానం చెప్పి 57వ సర్గలో మరికొంత చర్చను పెంచి 58వ సర్గలో సురఘు వృత్తాంతం అనే చిన్న కథానికలోకి మనల్ని తీసుకువెళ్లబోతున్నాడు వశిష్ఠమహర్షి. అందుచేత మనం ఈ రెండు కథల సంధిభాగాన్ని సంగ్రహంగా చెప్పుకుందాం. ఆయసర్ 74. రాముడు వేసిన ప్రశ్నకు వశిష్ఠ మహర్షి చెప్పిన సమాధానంలో కేంద్ర బిందువు ఇలా ఉంది. అవ్యవహారి ప్రబుద్ధో యః ప్రబుద్ధో యో వనే స్థితః ద్వావేతౌ సుసమౌ నూన మసందేహం పదం గతౌ. సర్గ 56, శ్లోకం 12. జ్ఞానం కలిగి వ్యవహారాలు చేసేవాడు, జ్ఞానం కలిగి అడవిలో సమాధిలో ఉండిపోయేవాడు, ఇద్దరూ నిస్సందేహంగా ఉత్తమ పదాన్ని చేరినవారే. ఇద్దరూ పూర్తిగా సమానులే అన్నాడు వశిష్ఠుడు. దీనికి మంచి ఉపపత్తి చూపించటం కోసం సమాధి అంటే ఏమిటో ఆయన నిర్వచనాలు చెప్పాడు. చేతసో యదకర్తృత్వం తత్సమాధానముత్తమం తం విద్ధి కేవలీభావం సా శుభా నివృత్తః పరా. సర్గ 56, శ్లోకం 15. అన్నాడాయన అంటే మనస్సుకు కర్తృత్వం లేకుండా పోవటమే సమాధి అన్నాడాయన. అంతేకాదు అదే కైవల్యం, అదే బ్రహ్మానంద స్థితి అని కూడా అంటున్నాడు. ఇదెలా కుదురుతుంది? దానికి గూడా ఒక ఉపపత్తిని ఆయనే చెప్పాడు. ఒక మనస్సు కర్త ఎప్పుడవుతుంది? దానిలో వాసనలు మిగిలి ఉంటే అవుతుంది. అంతేకదా, ఒకనొక మనస్సులో వాసనలన్నీ చల్లారిపోయాయి అనుకోండి, అయినా ఆ శరీరం ఏదైనా పనులు చేస్తోందనుకోండి, అప్పుడు ఆ మనస్సు కర్త కాగలదా? కాజాలదు. దీనికి ఉదాహరణ కథ చెబుతుంటే పరధ్యానంగా వినే శ్రోతే. మంచి కథా ప్రవచనం జరుగుతోంది. ఒక శ్రోత పరధ్యానంలో పడిపోయాడు. ఎదురుగుండా కూర్చునే ఉన్నా, ఆ ప్రవచనకర్తగారు గొంతు చించుకుని అరుస్తూనే ఉన్నా, ఆ శ్రోత శ్రోత కానే కాడు. దీనికి భిన్నంగా మరో ఉదాహరణ చూడండి. ఒకడు మొద్దులాగా నిద్రపోతున్నాడు. వాడి శరీరం కదలటం లేదు, కాని వాడి కలలో వాడు పెద్ద గుంటలో పడి లబో దిబో మంటున్నాడు. దీనికి కారణమేమిటి? వాడి మనస్సులో ఉన్న వాసనలే. కనుక ఒకనక మనస్సులో వాసనలు మిగిలి ఉంటే అది పైకి ఏ పని చేసినట్లు కనిపించకపోయినా ఆ మనస్సు కర్తే. లోకంలో సమాధి అని దేన్ని అంటున్నారు? నిద్రనా కాదే, సుషుప్తినా కాదే, మరి దేన్ని? మనస్సు నిశ్చలంగా ఉండటాన్ని. మనస్సు నిశ్చలంగా ఉన్నట్లు కనిపించటాన్నా? నిజంగా నిశ్చలంగా ఉండటాన్నా? నిజంగా నిశ్చలంగా ఉండటాన్నే. ఆ స్థితి మనస్సులో వాసనలు మిగిలి ఉంటే సాధ్యమవుతుందా? కాదు. కనుక మనస్సులో వాసనలు మిగిలిలేని స్థితే సమాధి స్థితి కావాలి. కాని మనస్సులో వాసనలు లేని స్థితి అన్నా, మనస్సు అకర్తగా ఉన్న స్థితి అన్నా ఒకటే. ఆ స్థితిలో శరీరం కదలినా ఆ మనస్సుకు కర్తృత్వం పట్టదు. ఆయసర్ 75. కనుకనే శరీరం కదలినా కదలకపోయినా అంటే ఆ శరీరం వ్యవహారదశలో ఉన్నా, ధ్యానస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే ఆ మనస్సుకు కర్తృత్వం పట్టదు. కర్తృత్వం లేని మనస్సంటే జ్ఞాని మనస్సే. కనుక జ్ఞాని మనస్సు ఎల్లవేళలా అకర్తృత్వస్థితిలోనే ఉంటుంది. అంటే అది ఎల్లప్పుడూ సమాధిలోనే ఉంటుంది. కనుక వ్యవహార దశలో ఉన్న జ్ఞానికి సమాధి దశలో ఉన్న జ్ఞానికి ఏమీ భేదం లేనేలేదు. వారిద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు సావకాశమే లేదు అనేదే వశిష్ఠుడు ప్రతిపాదించిన ఉపపత్తి. ఈ ఉపపత్తి తరువాత వశిష్ఠుడు సమాధికి మరో నిర్వచనం చెప్పాడు. ప్రశాంత జగదాస్థాంతర్వీత శోక భయషణః స్వస్థో భవతి ఏనాత్మా. సా సమాధిరితి స్మృతః సర్గ 56 శ్లోకం 20. ఈ ప్రపంచం సత్యమనే విశ్వాసం పోయి దానివల్ల కోరికలు, దుహఖాలు, భయాలు లేకుండా పోయి మనస్సు స్వస్థం అయ్యే విధానం ఏదైతే ఉన్నదో దాని పేరే సమాధి అని పై శ్లోకానికి అర్థం. దీనికి కూడా వశిష్ఠ మహర్షి 2 ఉదాహరణల ద్వారా అపపత్తిని చూపించాడు. ఒకడు మహారణ్యంలో కొండమీద ఏకాంతంగా కూర్చున్నాడు, కాని వాడి మనస్సంతా సంసారం మీదే. అలాంటివాణి ధ్యానంలో ఉన్నాడని అనగలమా? మరొకడు ఇంట్లోనే ఉన్నాడు, కాని ఇంటి విషయాలేవీ వాడికి పట్టడం లేదు, వాణ్ణి సంసారి అనగలమా? మరొకడికి ఇంట్లో ఇనుపబీరువా ఉన్న గదిలోకి పాము వచ్చిందని ఎవరో చెప్పారు. వాడు బంగారము, డబ్బు పోతే పోయిందని ఇంటికి దూరంగా పారిపోయాడు. వాడిని విరాగి అనగలమా? ఇలా భయం వల్లగాని, క్రోధం వల్లగాని, వేరే వస్తువులమీద అధిక ప్రేమ వల్లగాని ఐహిక పదార్థాలను ఎవరైనా పరిత్యాగం చేస్తే అది త్యాగమే కాదు. మరి త్యాగం అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పుకున్న కామక్రోధ భయాదుల ప్రసక్తి లేకుండా ఐహిక పదార్థాలను వదిలిపెడితేనే అది త్యాగం అవుతుంది. అలాంటి త్యాగం ఉంటుందా ఎక్కడైనా లోకల్లో? ఒకడు సముద్రపు ఒడ్డున వెండి ముద్దలు చూశాడు, ఆశగా పరిగెత్తాడు. కొంత దూరం వెళ్లేసరికి అక్కడ ఉన్నది ఆలుచిప్పలే అని, భ్రాంతి వల్ల తనకు వెండి ముద్దల్లాగా కనిపించాయని అతనికి అర్థమైంది. ఇప్పటికీ ఒక ప్రత్యేక కోణం నుంచి చూస్తుంటే ఎండ పొడలో వెండి ముద్దలే కనిపిస్తున్నాయి. వాడు నవ్వుకుంటూ వెనక్కు వచ్చేశాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, ఆ వ్యక్తి భయం వల్ల ఆ వెండి ముద్దలను వదిలేశాడా? కాదు. ద్వేషం వల్ల వదిలేశాడా? కాదు. అంతకంటే పెద్ద వెండి ముద్దల మీద ఆశ వల్ల వదిలేశాడా? కాదు. మరి ఎందుకు వదిలేశాడు? అవి లేనివని ఖాయమే వదిలేశాడు. అవి లేనివైతే వాటిని వదిలిపెట్టడం అనే మాట ఎలా కుదురుతుంది? నిజం, వీటిని పట్టుకోవడము కుదరదు, వదిలిపెట్టడము కుదరదు. వాడు ఆ సమయంలో పట్టుకోవటాన్ని, విడిచిపెట్టటాన్ని కూడా దాటి ప్రశాంతుడవుతున్నాడు. అలాగే ఒకానొక మనస్సుకి ఈ ప్రపంచం అంతా లేనిదే అని అర్థమైపోయింది. అందుచేత దానికి భయంగాని, దుహఖంగాని, వేరే ఆశలుగాని అంటుకునే సావకాశం లేకుండా పోయింది. అందుచేత అది స్వీకరణ పరిత్యాగాలనే ప్రక్రియకు దూరమై ప్రశాంతమైపోయింది. ఇప్పుడు ఆ మనస్సు ఎక్కడికి పోవాలి? ఆయసర్ 76. ఎక్కడికీ పోయే వీలు లేదు, అది తనలో తనే ఉంటుంది. ఆ స్థితినే ఈ శ్లోకంలో వశిష్ఠ మహర్షి స్వస్థో భవేత్ ఏనాత్మా అన్నాడు. ఒకానొక మనస్సు అలాంటి స్వస్థస్థితికి చేరింది అనుకుందాం, అప్పుడు అది వ్యవహార దశలో ఉందనగలమా? వ్యవహార దశలో భౌతికమైన ఆదాన ప్రదానాలు ఉంటాయి గనుక ఈ స్థితిని వ్యవహారం అనటానికి వీలులేదు. పోనీ ధ్యానం అందామా? ధ్యానస్థితిలో ధ్యాతృ ధ్యేయ విభాగము, మనస్సును ప్రత్యాహారం చేసే పరిశ్రమ మొదలైనవన్నీ ఉంటాయి గనుక ఆ స్థితిని ధ్యానం అని అనటానికి కూడా వీలులేదు. మరి ఇంకేమనాలి? సమాధి అనవలసిందే. సమాధిలో మాత్రమే మనస్సుకు రాకపోకలుండవు, ఆదాన ప్రదానాలుండవు, భేద ప్రసక్తులుండవు. కనుక ప్రపంచం లేనిదనే జ్ఞానం ద్వారా వచ్చిన స్వస్థస్థితిని సమాధి అనవలసిందే, మరో దారి లేదు. అయితే ఇటువంటి సమాధి స్థితి మనస్సుకు అందినాక ఆ శరీరం ఏదో ప్రారబ్ధ శేషం చేత వ్యవహారాలలో పడిందనుకుందాం. అప్పుడు ఆ మనస్సు ఈ వ్యవహారాలన్నీ సత్యమనుకొని వ్యవహారాలు చేస్తుందా? చెయ్యదు. వ్యవహారాలు జరిగేటప్పుడు కూడా దాని జ్ఞానం సుస్థిరంగానే ఉంటుంది. అంటే దాని సమాధి స్థితి కూడా సుస్థిరంగా ఉన్నట్టే లెక్క స్వస్థతారూపమైన సమాధి సిద్ధించిందంటే ఇక ఆ శరీరం పనిచేస్తోందా, చెయ్యటం లేదా అనే ప్రశ్నకు విలువ లేదు. కనుక సమాధిలో ఉన్న జ్ఞాని గొప్పవాడా, వ్యవహారంలో ఉన్న జ్ఞాని గొప్పవాడా అనే ప్రశ్నకు అర్థమే లేదు. ఎలా ఉన్నా సరే జ్ఞాని జ్ఞానే అనేదే రెండవ సమాధి నిర్వచనం ద్వారా వశిష్ఠ మహర్షి చెబుతున్న సమాధానం.